విద్వాంసుడై పేరు పొందునని అనుగ్రహించెను. దేవదత్తుడు యజ్ఞము పూర్తి చేసిన కొన్ని దినములకు అతని భార్య గర్భవతి అయి శుభలగ్నమున చక్కని కుమారుని కనెను. ఆ కుమారునకు ఉతధ్యుడని పేరు పెట్టిరి. అతని 8వ ఏట ఉపనయనము చేసిరి. గురువు వేదము చెప్పగా ఉతధ్యుడు పలుకలేకుండెను. తల్లిదండ్రులు అనేక విధముల ప్రయత్నించినను ప్రయోజనము లేకపోయెను. నలువురు అతనిని పరిహసించుచుండిరి. బంధువులు తల్లిదండ్రులు కూడా నిందించుటను సహింపలేక పవిత్ర గంగాతీరమునకు తీరమేర్పరచుకుని అందు నివసించుచుండెను. ఎప్పుడైనను అసత్యము పలుకనని ప్రతిజ్ఞ చేసినందున లోకులతనిని సత్యతప్పుడని పిలువజూచిరి. చదువు రానందులకు అనేక విధముల పరితపించుచు 15 సంవత్సరములు గడిపెను. నిత్యము సత్యమే పలుకుచుండుట వలన అతనికి సత్యతపుడను పేరు సార్థకమయ్యెను. అతని కీర్తి నలుదేశల వ్యాపించెను. ఒకనాడు బోయవాడొకడు బాణముతో పందిని కొట్టగా అది గడగడలాడుచు సత్యతపుని వద్దకు వచ్చెను. దానిని చూచి దయార్ధ హృదయుడై సత్యతపుడు అయి అని పంది నదలించెను. అది మూలుగుచు ఆశ్రమపు పొదరిటిలో దూరెను. బోయవాడు పందిని వెదకుచు ముని వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లనెను. ఓ ముని, నా పంది ఎట్లు పరిగెత్తునో చెప్పుము. నీవు సత్యవ్రతుడవని పేరు పొందితిని అని అడగగా ఆతడు పందిని బోయవాడు హింసించునని సత్యము చెప్పజాలకపోయెను. బోయవాని ఆకలిని చూచి సత్యము చెప్పవలేననియూ తలచెను. ఈ రెండు విషయములు నెట్లు జతపడునని విచారించుచుండెను. అంతలో తలనని తలుంపగా అయి అని పలికెను. అందుకు సరస్వతి శక్తి సంతసించి అతడు తన వాగ్బీజమునే పలికెనని అతనికి గొప్ప పాండిత్యము ననుగ్రహించెను. ఆ వాగ్దేవత ప్రభావముచేనతడు మహాకవి అయ్యెను. తన ముందు నిలిచియున్న బోయవాణిని జూచి, ఓ కిరీటా, పలుకునది చూడదు, చూచునది పలుకదు, కనుక నన్ను నీవేల ప్రశ్నించెదవు అని సత్యవ్రతుడు పలుకగా కిరాతుడు పందిపై ఆశ విడిచి ఇంటికి వెళ్ళెను. పిమ్మట సత్యవ్రతుడు పండితుడుగా కవిగా గొప్ప కీర్తి గడించెను. వెనుకతనిని నిందించి హేళన చేసిన వారే అతని ప్రభావము తెలుసుకొని మరల ఇంటికి తీసుకొని వెళ్ళి ఆదరాతిశయముతో చూచి అతని సత్కరించిరి. దేవీ యజ్ఞ విధానము. జనమేజయుడు దేవీ యజ్ఞము యొక్క విధానమును అడుగగా వేదవ్యాసుడు ఇట్లు చెప్పెను. సాత్వికమైన యజ్ఞము మిక్కిలి దుర్లభము. ఈ యజ్ఞము వైఖానస వ్రత నిష్ఠ కల మునివర్యులకే చెప్పబడినది. తపస్సు చేయువారు న్యాయముగా సంపాదించినట్టియు అరణ్యమున దొరికిన సాత్వికమైన ఆహారమును భుజించుతురు. ఆహారము మిక్కిలి మేలు చేయునది. ఇతరుల మేలు కోరి శ్రద్ధాభక్తులతో మంత్రసహితముగా చేయబడు యజ్ఞములు సాత్వికములు. ఇక రాజన యజ్ఞములు అధిక ద్రవ్యముతో కూడి యూపస్తంభము కలిగి అభిమానముతో కూడియుండును. ఇవి క్షత్రియులకు వైశ్యులకు చెప్పబడిన యజ్ఞములు. తామస యాగములనగా కామ క్రోధ లోభ మదములగు దుర్గణములను పెంచునట్టివి. క్రూరములైనవీయగు యాగములు. అవి రాక్షసులకు అని మహాత్ములు చెప్పినట్టివి. మహాత్ములైన మునులకు మానస యజ్ఞము చెప్పబడినది. ఈ యాగములలో మానస యజ్ఞమొక్కటియే దోషరహితము, పరిపూర్ణము, పరిశుద్ధమునై ప్రకాశించునది. మొదట మనస్సును సంకల్పరహితముగా నిష్కల్మషముగా నుంచుకొనవలను. రాగద్వేషములు నశించినచో మనస్సు పరిశుద్ధమగును. నిర్మలమైన మనస్సు కలవాడే యజ్ఞము చేయుటకు సరి అయిన అధికారి. అట్టి అధికారి తన హృదయమున యజ్ఞ వృక్ష స్తంభములతో సుదీర్ఘమైన చల్లని దేవీ మండపమును కల్పించుకొనవలయును. ఆ మండపములో తన పవిత్రమైన మనస్సుతో చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని ఆ వేదికపై అగ్నులను శాస్త్ర ప్రకారము తన మనస్సుతో ప్రతిష్ఠించుకొనవలయును. ఆ మానస యాగమునకు బ్రహ్మ, అధ్వర్యుడు, హోత ఉద్గాత, ప్రతిహర్త, ఇతర సభ్యులు మొదలగు బ్రాహ్మణులను శాస్త్ర ప్రకారము ఋత్విక్కులుగా వరించాలి. ఆ ఋత్విక్కులను మనస్సుతోనే యథావిధిగా పూజించాలి. ఆ యజ్ఞ వేదిక యందు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే ఐదు ప్రాణములు, ఐదు అగ్నులు, వాటిలో ప్రాణము గార్హపత్యాగ్ని, అపానము ఆహవనీయాగ్ని, వ్యానము దక్షిణాగ్ని, సమానము ఆవసధాగ్ని, ఉదానము సభ్యాగ్నిగను చెప్పబడినవి. ఈ పంచాగ్నులు మిక్కిలి శ్రేష్టమైనవి, కోరికలను తీర్చునవి కూడా. తరువాత మనస్సునందు మిక్కిలి పవిత్రములైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్చుకోవలయును. ఈ మానస యజ్ఞములో మనస్సును హోమము చేయు యజమానిగా నిన్నుకోవలయును. యజ్ఞాది దేవతగా నిర్గుణ సనాతన బ్రహ్మముండవలెను. పిమ్మట నిర్గుణ జగదంబనుద్దేశించి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నిలో హోమమును చేయవలయును. పిమ్మట మనస్సును ప్రాణమును సంకల్పరహితములుగా చేయవలెను. ప్రాణములను కుండలిని మార్గమున పరబ్రహ్మమందు లగ్నము చేయవలయును. అప్పుడు సంకల్ప వికల్పములు బ్రహ్మ సమాధిలో నశించిపోవును. సాధకుడు తన అనుభవముతో సర్వాత్మభూతయైన మహేశ్వరిని స్వయముగా సమాధిలో నిర్వికల్పుడై ధ్యానించవలెను. అప్పుడా యోగి సర్వప్రాణులను తన ఆత్మలోను, తనను సర్వభూతాత్మలోను ఉన్నట్లు తెలిసి కొనగలుగును. అప్పుడు పరమ దివ్య మంగళ విగ్రహయగు శ్రీదేవి దర్శన భాగ్యము ననుభవించును. ఆ పరమయోగి సచ్చిదానంద స్వరూపిణియగు పరదేవతయందు లీనమై బ్రహ్మానందము ననుభవించును. ఈ విధముగా జగదంబను మానస యాగమున ధ్యానించువాడు సోమయాగము చేసిన ఫలమును పొందును. కృతకృత్యుడు జీవన్ముక్తుడు కూడనగును. వాని కోరికలన్నీయు తీరును. అతడు మోక్షమును పొందును. ఇది నిజము. కనుక శ్రీ భువనేశ్వరీ దేవిని గురూపదేశముచే ప్రయత్నించి తెలుసుకొని ధ్యానింపవలెను. ఇట్లు నిశ్చలముగా మానస యజ్ఞము చేసినచో పరమపద సౌఖ్యమనాయాసముగా పొందవచ్చు. ఇతర యాగములు కోరికలతో కూడినవి క్షీణ ఫలములు అని వ్యాస మహర్షి జనమేజయునకు ఉపదేశించెను. శ్రీ మహావిష్ణువు చేసిన దేవీ యజ్ఞమును వ్యాసుడు జనమేజయునకు వివరించుట. ఒకప్పుడు వైకుంఠమందున్న విష్ణువు అమృత సముద్రములోని మణులతో అలంకరింపబడిన ద్వీపమును తలచుకున్నాడు. పూర్వమక్కడనే తాను మహామాయను చూచి ఆమె నుండి మంత్రమును కూడా ఉపదేశమును పొందెను.